నలభై కర్త అంటే. రామ, ఇక్కడ మరొక అంశం కూడా ఉంది. పోనీ కాసేపు వాదం కోసం సూర్యుడు ప్రకాశించడమనే క్రియకు కర్తగా ఉన్నాడనుకుందాం. లోకంలో ఏ కర్తకైనా సరే కొన్ని అంతర్గత సాధనాలు, కొన్ని బహిర్గత సాధనాలు ఉండాలి. అలాంటి సాధనాలతో పనిచేసేవాడు ఒకే కాలంలో అన్ని పనులు చేయలేడు. అంతే ఆయుసర్వ్ 49 గాక వాడి యొక్క పనితీరు వాడి యొక్క సాధనాలను బట్టి మారిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి సమర్థవంతంగా పనిచేస్తాడు, మరొక్కసారి చెయ్యలేడు. ఇది ప్రపంచంలో ఏ కర్తకైనా తప్పదు. నీ వాదం ప్రకారం సూర్యుడు ప్రకాశన క్రియకు కరైతే వాడు కూడా తన సాధనాలు బాగుంటే బాగా ప్రకాశిస్తాడు, అవి బాగా లేకపోతే తను బాగా ప్రకాశించలేడు అని చెప్పవలసి వస్తుంది. ఇది లోక విరుద్ధమైన మాట కదా. ఈ గందరగోళం ఎందుకు వచ్చిందంటే సూర్యుడు ప్రకాశన క్రియకు కర్త అనుకోవటం వల్ల వచ్చింది. కనుక ఆ మాట తప్పు. రాముడు ఎన్ని చెప్పినా ప్రకాశన క్రియకు సూర్యుడు కర్త కాకపోతే ఇంకెవడతాడండి? వశిష్ఠుడు, రామ జాగ్రత్తగా విను, ప్రకాశనం అనేది క్రియ అయితే దానికి కర్త ఎవడనే మాట తరువాతి ప్రశ్న. సూర్యుడు ప్రకాశించడమనేది క్రియే కాదని నేను చెబుతున్నాను. ప్రకాశించడం సూర్యుని యొక్క స్వభావం. స్వభావం వేరు, క్రియ వేరు. క్రియకు స్పందన ఉండాలి, స్వభావానికి స్పందన ఉండక్కర్లేదు. ఈ స్తంభం ఇక్కడ ఉంది అన్నామనుకో, ఉండడమనేది ఆ స్తంభానికి స్వభావమే తప్ప ఆ స్తంభం చేసే క్రియ కాదు. రాముడు మరి లోకంలో పెద్దలంతా సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అని క్రియాపదాన్ని ప్రయోగిస్తున్నారు కదండి. వశిష్ఠుడు, ప్రయోగిస్తున్నారయ్యా, అది లోకులు వాడే తేలిక మాటే తప్పితే లోతైన మాట కాదు. అసలు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అనే మాట ఎలా వచ్చింది అంటావా? లోకంలో మనకు ఒక వస్తువు కనబడాలంటే సూర్యుడు ప్రక్కన ఉండాలి. సూర్యుడు ఏమీ చెయ్యక్కర్లేదు, ఒట్టిగా ప్రక్కన ఉంటే చాలు ఈ వస్తువులన్నీ ప్రకాశిస్తాయి. సూర్యుడు లేకపోతే ఇవి ప్రకాశించవు. ఈ విధంగా వస్తువులన్నీ ప్రకాశించటానికి సూర్యుడి యొక్క సన్నిధి కారణమవుతోంది. కనుక సూర్యుడి సన్నిధిలో వస్తువులు ప్రకాశిస్తున్నాయి అని చెప్పాలి. అలా చెప్పకుండా లోకులు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అని చెప్పేస్తున్నారు. అందువల్ల ఇక్కడ ప్రకాశిస్తున్నాడు అనే క్రియాపదం ఉన్నప్పటికీ సూర్యుడిలో ఏ క్రియా కూడా లేదు. తన చుట్టుప్రక్కలలో ఉన్న వస్తువులనన్నిటినీ నిరంతరం ప్రకాశింపచేస్తూ ఉండటం సూర్యుని యొక్క స్వభావం. దానికోసం ఆయన ఏ పని చెయ్యడు.